తమోగుణము ఏషావృతిర్నామ తమోగుణస్య శక్తి రయా వస్త్వవభాసతేన్యథా సైషా నిదానం పురుషస్య సంస్కృతేః విక్షేపశక్తేః ప్రసరస్య హేతురః. 115. తిమోగుణము విధముగా అవభాసతే యయా ఏ ఆవరణశక్తిచే వస్తు వస్తువు అన్యథా మరియొక భాసించుచున్నదో ఏషాత్ ఇది తమోగుణస్య శక్త్యః శక్తి తమోగుణం యొక్క. 6. తిర్నామా వృతి అనేది ఏషా ఇది పురుషస్య పురుషుని యొక్క సంస్కృతేహ సంసారమునకు నిదానం మూలకారణము విక్షేపశక్తేహ విక్షేపశక్తి యొక్క ప్రసరస్య ప్రసారమునకు హేతుః కారణము. 1. ఏలేనా ఏ శక్తి చే వస్తు అన్యథా అవభానతే సచ్చిదానందరూపమ్మగు వస్తువు అంతకరణదేహాదరూపమున భాసించును ఇది తమో గుణమునకు సంబంధించిన ఆవరణ శక్తి. ఇది దుఃఖజస్మజరామరణాది రూపమగు పురుషుని సంసారమునకు ఆది కారణము. పురుషుడు భ్రాంతిచే అనాత్మధర్మములను అనుసార్యగు ఆత్మయందు ఆరోపించుచున్నాడు. అందుచేత యథార్థము కాని వస్తువు భాసించుట అనెడు ఆకారముగల భ్రాంతికి హేతువగు ఈ ఆవరణ శక్తియే సంసారమునకు మూలకారణము. ఈ ఆవరణ శక్తి లేకున్నచో విక్షేపశక్తి ఏమీ చేయజాలదని విక్షేపశక్తేహ ఇత్యాది వాక్యముచే చెప్పుచున్నాడు. రజస్వరూపము ఆవరణ శక్తిచే కప్పబడినప్పుడే దాని యందు సర్పరూప విశేషము జనించి భయాధికమును కలిగించును గాని మరియొక విధము కాదు అని భావము. కావుననే జ్ఞానుల విషయమున ఆవరణము భగ్నమైపోవుట వలన ప్రారబ్ధ కర్మాత్మకమగు విక్షేపమున్నను వారికి బంధములేదు. ఈ విషయము కబలితదనాథే ఇత్యాది శ్లోకమున 145 స్పష్టము కాగలదు. లోకములో గూడా ఏదైనా ఒక వస్తువు విషయమున సంశయముగాని విపర్యయ బుద్ధిగాసి ఎవ్వనికుండునో అతడే విక్షోభముచే కలత చెందుచుండును. నిశ్చిత మగు జ్ఞానము కలవానికి అట్టి విక్షేపమే కలుగదు. కావున తమోగుణ శక్తి వస్తుస్వరూపమును కప్పివేసి ఆ వస్తువును మరియొక విధమున చూపుచు విక్షేపమును కలిగించుట ద్వారా బంధ హేతువగుచున్నదని అభిప్రాయము. 175 శ్రీవివేక చూడామణి అవ బంధ హేతువులగు రెండు శక్తులలో ఈ శక్తి ప్రబలమైనదని చెప్పుచున్నాడు. ప్రజ్ఞావానుపి పండితో పి చతురో వ్యత్యంత సూక్ష్మార్థ గ్రూగ్ వ్యాలిఢ స్తమసాన వేత్తి బహుధా సంబోధితో పి స్ఫుటం భ్రాంత్యారోపితమేవ సాధు కలయత్యాలంబతే తద్గుణాన్ హంతా సౌప్రబల దురంతతమసః శక్తి మహత్యావృత్యః. 116 ప్రజ్ఞావానపి ప్రజ్ఞ కలవాడైనను పండితోపి పండితుడైనను చతురోపి నేర్పు కలవాడైనను అత్యంత సూక్ష్మార్థ దృక్ మిక్కిలి సూక్ష్మములగు విషయములను చూడగలిగినవాడైనను మానవుడు బహుధా సంబోధికోపి అనేక విధముల బోధింపబడినవాడైనను తమస్వత మోగుణముచే వ్యాలిదహ ఆక్రమింపబడినవాడే స్ఫుటం స్పష్టముగా నవేత్తి తెలుసుకొనడు. భ్రాంత్యభ్రాంతిచే ఆరోపితమేవ ఆరోపింపబడినదానినే సాధు మంచిదానినిగా కలయతి భావించును తద్గుణాన్ దాని యొక్క గుణములను ఆలంబతే అవలంబించును హస్త ఎంత కష్టము ఉదురంత తమసహ దుహకాంతమైన తమోగుణము యొక్క అసౌ ఈ ఆవృత ఆపృతి అనెడు మహతి శక్త్యః గొప్ప శక్తి ప్రబలా చాలా బలము కలది. ప్రజ్ఞావాన్ ప్రజ్ఞాత్రైకాలికి మతాను ప్రమాణముననుసరించి కాలత్రయమందును నిశ్చలమగు బుద్ధి కలవాడు అట్టివాడైనను పండిత్ కోపిశాస్త్రజన్యమగు పరోక్షజ్ఞానమునకు పండ అని పేరు. పండ కలిగినవాడైనను చతురోపి ఊహాపోహలు చేయు సామర్థ్యము కలవాడైనను అత్యంత సూక్ష్మార్థ గ్రూప్ ప్రజ్ఞాపాండిత్య చాతుర్యములు అత్యంత సూక్ష్మ విషయములను చూచుటయందు హేతువులు. ఏలైనా ఎల్లప్పుడునూ నిశ్చలమగు బుద్ధి కలవాడు శాస్త్ర సహాయముచే ఊహాపోహకుశలుడే అత్యంత సూక్ష్మములగు. 176 రజోగుణము విషయములను కూడా గ్రహించుటకు సమర్థుడగును. ఇట్టి పురుషుడు కూడా తమస్సుచే వ్యాలిఢ విశేషముగా అంతటను ఆవృతమగు స్వరూపము కలవాడే మంచి దృష్టి కలవాడైనను గాధాంధకారమున ఏమీ చేయగలడు అని అభిప్రాయము. అనేక విధముల బోధింపబడినను స్పష్టముగా తెలియజాలడు. శృణ్వంతో పీ బహవోయం న విద్యహ, దేనిని గూర్చి వినుచున్నను చాలామంది తెలుసుకొనజాలరో, నాయమాతా బలహీనేన లభ్యః, ఈ ఆత్మ బలహీనునిచే లభ్యమగునది కాదు. న మేధయ న బహునా శ్రుతేన అమేధాశక్తిచేగాని అధిక శస్త్రాభ్యాసముచేగాని లభ్యమగునది కాదు. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం, ఈ ఆత్మను ఎవ్వడో ఒకడు ఆశ్చర్యకరమగు వస్తువును వలిచూచును అని శృతులు కూడా చెప్పుచున్నవి. భ్రాంత్యా అట్లు కాని దానిని అట్లుగా భావించుట అనో ఆకారముగల భ్రాంతిచే ఆరోపితమగు స్థూలదేహాధికమునే సాధు అబాధితమైన దానినిగా తెలుసుకొనుచున్నాడు. దాని గుణములగు పూజావమానాదులను దృఢత్వ ఆరో సూక్ష్మదేహ ధర్మములగు కర్తృత్వాదులను తనకు సంబంధించిన వాటినిగా గ్రహించుచున్నాడు. ఆత్మవ్యతిరిక్తమైన దంతయు మిథ్యేని శృతులు ఆచార్యులు బోధించుచున్నను జనుల భ్రాంతి తొలగకుండుట అనుభవసిద్ధమే కదా. హంత ఎంత కష్టము దురంతతమ సహా దుష్టమైన పర్యవసానముగల అనగా అనర్థమునకు దారితీయునదియగు తమోగుణము యొక్క ఆవృతి అనెడు మహాశక్తి సత్వోత్కర్ష లేనిదే తొలగింప శక్యము కానిది. ఇది అత్యంత మోహహేతు వగుటచే విక్షేపశక్తి కంఠ ప్రబలమైనది. 177 అవ ఈ ఆవరణశక్తి శ్రవణ మనన నిధిధ్యాసన జన్యమగు జ్ఞానముచే నాస్య మను విషయమును ప్రతిపాదింపనున్నవాడే. ఆ మూడింటి చేతను తొలగింపదగిన దోషములకు హేతువగు ఇది ప్రత్యేక భిన్నమగు బ్రహ్మ విషయమున అసంభావనను దాని జ్ఞానము. శ్రీవివేక 12 178 శ్రీవివేక చూడామణి, లేకుండుటను శరీరాధ్యనాత్మల విషయమున విపరీతాత్మత్వ భావనను శృతులను ఆచార్యులను బోధించిన విషయములపై సంశయమును కలిగించుచు అనేక విధముల మానస విక్షేపమును కలిగించుచు పురుషుని భాసింపని స్వరూపము కలవానినిగా చేయుచు నశింపచేయుచున్నదని చెప్పుచున్నాడు. అభావన వా విపరీత భావన సంభావన విప్రతిపత్తి రస్యాహ సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేపశక్త్యః క్షపయత్యజస్రం. 117 అస్యాః దీనివలన అభావన వా అభావన విపరీత భావన విపరీత భావన సంభావన విప్రతిపత్తి అహ విరుద్ధ్ఞానరూపమగు సంశయము. ఈ త్రయము అస్యాః ఈ ఆవరణ శక్తి యొక్క సంసర్గయుక్తం సంబంధము ఏర్పరచుకొనిన వానిని న విముంచతి విడువదు, ధ్రువం నిశ్చయము, విక్షేపశక్త్యః విక్షేపశక్తి, అజస్రం ఎల్లప్పుడునూ, క్షపేతి నశింపజేయును. అభావన డోట్ శాస్త్రములో చెప్పిన జీవబ్రహ్మైక్యము ప్రపంచ మిథ్యాత్వము కూడా సంభావ్యములు కావు అనుభావన లేదు లేదు అనుభావన నాస్తిక్యమని యర్థము. విపరీత భావన శరీరాధికమే ఆత్మ ఎనెడు భావన విప్రతిపత్యః విరుద్ధ్ఞానరూపమ్మగు సంభావన సంశయజ్ఞానము. ఒక ధర్మియందు విరుద్ధములగు వేరు వేరు ధర్మము ఈ త్రయము లను చూచుట సంశయమని సంశయలక్షణము. అస్యాహ ఈ ఆవరణ శక్తి యొక్క సంసర్గయుక్తం సంబంధముతో కూడిన మనుష్యుని ధ్రువం న విముక్షాతి విడువనే విడువదు. అట్టి పురుషుని అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞుడు శ్రద్ధాహీనుడు సంశయాత్తుడు అయిన పురుషుడు నశించును అని గీతలో చెప్పిన విధముగా విక్షేపశక్తి ఎల్లప్పుడును నశింపజేయును. రజోగుణము 178 అవ ఇప్పుడు తమోగుణ కార్యములను విశదీకరించుచున్నాడు. అజ్ఞానమాలస్య జడత్వ నిద్ర ప్రమాద మూఢత్వ ముఖాస్తమోగుణాః ఏతేహ ప్రయుక్తో నహి వేతికించి నిద్రాళువత్ సమూవదేవ తిష్ఠతి. 118 అజ్ఞానం అజ్ఞానము ఆలస్య, ముఖాహ అలసత్వము జడత్వము నిద్ర ప్రమాదము మూఢత్వము మొదలగునవి తమో గుణానః తనుస్సు యొక్క గుణములు. ఏతేహ వీటిచే ప్రయుక్తః కూడినవాడు కించిత్ ఏమియు నహి వేత్తి తెలియజారడు. నిద్రాసు వత్ నిద్రలోనున్నవాడు వలె స్తంభవదేవ స్తంభము వలె తిష్ఠతి ఉండును చేయకుండుట. అజ్ఞానం చెప్పిన విషయమును గూఢా అర్థము చేసుకొనజాలకపోవుట లేదా ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతో న్యథా ఇది అమానిత్వాధికము జ్ఞానము. ఏతద్భిన్నమైనది అజ్ఞానము అని గీతలో చెప్పిన మానిత్వాధికము అజ్ఞానము. ఆలస్యం ప్రయత్నము జడత్వం పనులు చేటేందు సామర్థ్యము లేకుండుట. నిద్ర ప్రసిద్ధమైన నిద్ర అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర అని యోగసూత్రములో చెప్పిన లక్షణము కలది. వి తమస్సు ఆవార్కమైనప్పుడు వస్తువుల అభావము గోచరించునో అట్టి తమస్సే అభావ ప్రత్యయము. దానిని విషయముగా చేసుకును చున్న వృత్తి నిద్ర ప్రమాద చేయుటకు సామర్థ్యమున్నను ఆ పనిని చేయకుండుట మెలకువతో సంచరింపకపోవుట ప్రమాదో నవధానత పనియందు సరిగా దృష్టి నుంచుకుండుట ప్రమాదము అని నిఘంటువు. మూఢత్వం ఒక విధముగనున్న దానిని మరియొక విధముగా గ్రహించుట. ఈ అలస్యాదులు ఏ సంశయాదులకు ప్రారంభమున నున్నవో అవి తమోగుణము యొక్క కార్యములు. 180 శ్రీ వినేక చూడామణి 1SL ఈ విషయమునే అపపాదించుచున్నాడు. ఏతయః ఈ అజ్ఞానాది ధర్మములతో ప్రయుక్తః కూడినవాడు ఏమియు తెలియజాలడు. నిద్రాలువత్ నిద్రపోవుచున్నవాడు ఎట్లు ఏమీ తెలుసుకొనజాలడో అట్లే స్తంభమువలే ఉండును. శ్రేయస్ కొరకై ప్రయత్నమేమీ చేయడు లేదా తెలుసుకొనుటకు అవకాశమున్న విషయములను తెలుసుకొనకుండుట ప్రమాదము. చేయవలసియున్న కార్యమును చేయకుండుట ఆలస్యము అని ఈ రెండింటికిని భేదము చెప్పవచ్చును. అవ ఈ విధముగా రాజసతామస ధర్మములు మిక్కిలి శ్రేయో విఘాతకములని చెప్పుటచే సత్వగుణమును బాగుగా ఆశ్రయించి ఆ రెండు గుణములను పూర్తిగా విడనాడవలేనని చెప్పినటైనది. పరిహరించుటకై అధర్మమును గూర్చి కూడా బాగుగా తెలుసుకొనవలెను అను న్యాయముననుసరించి ఆ రజస్తమోధర్మములను ఈ విధముగా విస్తృతముగ వివరించుట జరిగినది. ఇప్పుడు సత్వకార్యములు ఉపాదయములను విషయమును చెప్పుటకై సత్వగుణ స్వభావమును వర్ణించుచున్నాడు.